క్షేత్రియాత్యామి సంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాయ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తా సంతే అగ్నిస్సహాద్భిరస్తు శంసోమః సహౌషధీభిః ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాః క్షంతే వాతో అంతరిక్షే వయోధాచ్ఛంతే భవంతు ప్రదిశశ్చతస్రః ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాం ఇమాయా దేవీ ప్రతిశశ్చతస్రో వాత పత్నీరభిసోరుజో విచష్టే ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాం తాసుత్వాంతర్జరస్యాదధామి ప్రజక్ష్మాదే దురనేతిః పరాచైః ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాః అముక్తాయక్ష్మాద్దురితాదవద్యాద్దృఢః పాశాగ్రాహ్యాశ్చోదముక్తాః ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాం అహ అరాదిమేదస్యోనమప్యభోర్భద్రేతో కృతస్య లోకే ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాం సూర్యమృతం తమసోగ్రాహ్యాధిదేవా ముంచంతో అసృజను నిరేణదః ఏవాహం త్వాం క్షేత్రిణాన్ నిరృత్యామి శంసాద్రుహో ముంచామి వరుణస్య పాశాత్ అనాగతం బ్రహ్మణాత్వా కృణోమి శివేతేద్యావాః పృథివీ ఉభేస్తాం దోష్యా దోషీరేత్యాహేతిరేణ్యామే నిరసి ఆత్మృగిశ్రేయాన్ సమతి సమంగ్రా సత్యోసి ప్రతిసరోసి ప్రత్యభీకరణోసి ఆత్మృగిశ్రేయాన్ సమతి సమంగ్రా ప్రచితమభిచరయోస్మాం వేష్టియం వయం దుష్మః ఆత్మహిస్తేజాం సమతి సమంగ్రామ సూరిరాశివర్చోధాశిలోపానోసి ఆత్మహిస్తేజాం సమతి సమంగ్రామ శుక్రోసి భ్రాజోసి స్మరసి జ్యోతిరసి ఆత్మహిస్తేజాం సమతి సమంగ్రామ దేవాః పృథివీ ఉర్వాంతరిక్షం క్షేత్రస్య పత్న్యోరుగాయోద్భూతః ఉతాంతరిక్ష ఉర్వాత గోపం దర్యసప్యంతాం మరీతప్యమానే ఇదం దేవాశృణుతయే యజ్ఞిరాస్త భరద్వాజో వహ్య ముక్తాని శంసతి పాశేత బంధో దూరితే నియుజ్యతాం యో అస్మాకం మన ఇదం హినస్తి ఇదమింద్రశృణుహితోపభయత్వాహృదాచోహీ వృష్టామితం కులీశేనే వృక్షం యో అస్మాకం మన ఇదం హినస్తి అశీతిభిస్తిభిర్స్వామయేభిరాదిత్యేభిర్వసుభిరంగీరోభిః ఇష్టాపూర్తమావతురః పితృణామాముందేహరసాదైవ్యేన యావాః పృథివీ అనుమాదీధీథాం విశ్వే దేవాసో అనుమారభ సత్వం అంగేదః పితరః సోమ్యాదః పాపమార్చత్వమకామస్య కర్తా అతీమయో మరుతో మన్యతేనో బ్రహ్మ వాయోనిందీషక్రియమాణం తపోహం జిరస్మై వృజిలారీ సంతు బ్రహ్మద్విషం జౌరభీ సంతవాది సప్త ప్రాణానష్టౌ మన్యస్తాం స్తే నిశ్చామి బ్రహ్మణా అయాయవస్తే సాదనమగ్నిదూతో అలం కృతః ఆదధామితే పదం సమిద్ధే జాతవేదసి అగ్నిశరీరం మే వేష్మసం వాగపి గచ్చతు ఆయుర్దాహగ్నే జలసంమృడానో ఘృతప్రదీకో ఘృతపృష్ఠోగ్నే ఘృతం పీత్వా మధురాలుగవ్యం పితేవ పుత్రానభిరక్షతాధిమం పరీధత్త ధత్తనో వచ్చేమం జలావృత్యం కృణుత దీర్ఘమాయుః బృహస్పతి ప్రాయక్షద్వాసరేతత్ సోమాయరాజ్ఞే పరీధాతమాహు పరీదం వాసో అధితా స్వస్తరేభోర్వృష్టీనామభిజక్తి బాహు శతంజీరస్వాతిష్టాభవతు కృణ్వంతు విశ్వే దేవా ఆయుష్టే శరదశ్శతం యస్యతేవాస ప్రథమవాస్యాంహరామస్తంత్వా విశ్వే వంతు దేవాః తంత్వాభ్యాతరస్తు వృథా వర్ధమానమనోజాయంతాం బహవస్తు జాతం నిస్సాలాం ధృష్టం ధృణమేకవాద్యాం జీఘత్వం సర్వాశ్చండస్య భక్త్యో నాశనామస్తదాంబాః నిర్వో గోష్ఠాదజామసి నిరక్షాం నిరూపానశాత్ నిర్వో మగుంజాదుహితలో గృహేభ్యశ్చాతయామహే అసౌ యో అధరా గృహస్తత్ర సంతరాయ్యాః తత్ర సేజన్యుచ్యతు సర్వాశ్చ జాతు ధాన్యాః భూతపతిర్నిరజంద్రశ్చేతస్తదాన్వాః గృహస్య బుద్ధ ఆశీరాస్తాయింద్రో వజ్రేణాధితిష్ఠతు యది స్థక్షే త్రియాణాన్యది వా పురుషేషితాః యది స్థలస్తుభ్యో జాతారశ్చ చేతస్తదాన్వాః పరిధామాన్యాసా వాసుర్ఘాష్ఠాః వివాసరన్ అదేషం సర్వాదీం మోహశ్చేతస్తాంగ్వాద్యౌశ్చ పృథివీన బీభీతో నరిష్యతే ప్రాణవాలీభే యథాశ్చీతో నరిష్యతే ప్రాణవాలీభే యథా సూర్యశ్చ చంద్రశ్చ నీభీతో నరిష్యత ఏవామే ప్రాణవాలీభే యథా బ్రహ్మ చక్షత్రం చ నీభీతో నరిష్యతః ఏవామే ప్రాణవాలీభే యథా సత్యం చానృతం చ నీభీతో నరిష్యతః ఏవామే ప్రాణవాలీభే యథా భూతం చ భవ్యం చ నీభీతో నరిష్యతః ఏవామే ప్రాణమామీభే ప్రాణాః బాణో మృత్యోర్మాపాతం స్వాహా ద్యావాః పృథివీ ఉపశ్రుత్యామాపాతం స్వాహా సూర్య చక్షోషామాపాహి స్వాహా అగ్నే వైశ్వానర విశ్వేర్మా దేవేష్పాహి స్వాహా విశ్వం భర విశ్వే నమ భర సమాహి స్వాహా ఓజోస్యోజో మేధా స్వాహా సహోసి సహో మేధా స్వాహా బలమసి బలం మేధా స్వాహా ఆయురస్యాయుర్మ మేధా స్వాహా శ్రోత్రమసి శ్రోత్రం మేధా స్వాహా చక్షురథ చక్షుర్మేధా స్వాహా పరిపాణమసి పరిపాణం మేధా స్వాహా భ్రాతృవ్యక్షణమతి భ్రాతృవ్యచాతనం మేధా స్వాహా సపత్నక్షరేణమదిలవత్రచాతనం మేధా స్వాహ అరాజక్షరేణమస్య రాజచాతనం మేధా స్వాహ పిశాచక్షరేణమసి పిశాచజాతనం మేధా స్వాహ సదాం వాక్షరేణమసి సదాం వాచాతనం మేధా స్వాహ అగ్నేయత్తే తపస్తేనేతం ప్రతితపజో స్మాంగేష్టిజం వయం విష్మః అగ్నేయత్తే హరస్తేనేతం ప్రతిహరజో స్మాంగేష్టిజం వయం విష్మః అగ్నేయత్తేర్చిస్తేనేతం ప్రత్యర్చయో స్మాంగేష్టిజం వయం విష్మః అగ్నేయత్తే శోచస్తేన తం ప్రతి శోచయోస్మాంగేష్టిజం వయం విష్మః అగ్నేయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజోస్మాంగేష్టిజం వయం విష్మః వాయోయత్తే తపస్తేన తం ప్రతి తపయోస్మాంగేష్టిజం వయం విష్మః వాయోయత్తే హరస్తేన తం ప్రతి హరయోస్మాంగేష్టిజం వయం విష్మః వాయోయత్తేర్చిస్తేన తం ప్రత్యర్చయోస్మాంగేష్టిజం వయం విష్మః వాయోయత్తే శోచస్తేన తం ప్రతి శోచయోస్మాంగేష్టిజం వయం విష్మః వాయోయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజోస్మాంగేష్టిజం వయం విష్మః సూర్యయత్తే తపస్తేన తం ప్రతి తపయోస్మాంగేష్టిజం వయం విష్మః సూర్యయత్తే హరస్తేన తం ప్రతి హరయోస్మాంగేష్టిజం వయం విష్మః సూర్యయత్తేర్చిస్తేన తం ప్రత్యర్చయోస్మాంగేష్టిజం వయం విష్మః సూర్యయత్తే శోచస్తేన తం ప్రతి శోచయోస్మాంగేష్టిజం వయం విష్మః సూర్యయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజోస్మాంగేష్టిజం వయం విష్మః చంద్రయత్తే తపస్తేన తం ప్రతి తపయోస్మాంగేష్టిజం వయం విష్మః చంద్రయత్తే హరస్తేన తం ప్రతి హరయోస్మాంగేష్టిజం వయం విష్మః చంద్రయత్తేర్చిస్తేన తం ప్రత్యర్చయోస్మాంగేష్టిజం వయం విష్మః చంద్రయత్తే శోచస్తేన తం ప్రతి శోచయోస్మాంగేష్టిజం వయం విష్మః చంద్రయత్తే తేజస్తేన తమ తేజసం కృణోజోస్మాంగేష్టిజం వయం విష్మః ఆవోయద్వస్తపస్తేన తం ప్రతి తపరయోస్మాంగేష్టిజం వయం విష్మః ఆపోయద్వోహరస్తేన తం ప్రతి హరతయోస్మాంగేష్టిజం వయం విష్మః ఆపోయద్వోర్చిస్తేన తం ప్రత్యర్చతయోస్మాంగేష్టిజం వయం విష్మః ఆపోయద్వశోచస్తేన తం ప్రతి శోచతయోస్మాంగేష్టిజం వయం విష్మః ఆపోయద్వస్తేజస్తేన తమ తేజసం కృణుతయోస్మాంగేష్టిజం వయం విష్మః శేరభగశేరభయమనర్వోజంతు జాతవః పునర్హేతిష్కేమీదినః పునర్హేతిష్కేమీదినః జాతవః పునర్హేతిష్కేమీదినః పునర్హేతిష్కేమీదినః జోర్నిపునర్వోజంతు జాతమః పునర్హేతిః కీమీనిరీః ప్రాహేత్తమత్తస్వామాంసాన్యత్త ఉపబ్ధే పునర్వోజంతు జాతమః పునర్హేతిః కీమీదినీః యస్యస్థతమత్తయోమః ప్రాహేత్తమత్తస్వామాంసాన్యత్త అర్జునే పునర్వోజంతు జాతమః పునర్హేతిః కీమీదినీః యస్యస్థతమత్తయోమః ప్రాహేత్తమత్తస్వామాంసాన్యత్త భరోజి పునర్వోజంతు జాతమః పునర్హేతిః కీమీదినీః యస్యస్థతమత్తయోమః ప్రాహేత్తమత్తస్వామాంసాన్యత్త శన్నో దేవీ వృష్ణిపర్ణ్యశన్నిరనిత్యాగః ఉగ్రాహిణన్వరంభనేతామభక్షి సహస్వతే సహమానేయం ప్రసావృష్టిపర్ణ్యాజాయత తయాహం దుర్నామ్నాం శిరోవృష్టామి శకునేరివ అరాయమశక్పావానం యశ్చ స్వాతిం జిగీర్షతి గర్భారం కణ్వన్నాశలే వృష్ణిపర్ణే సహస్వద గిరిమేనాం ఆవేశలే కణ్వాం జీవితయోవాన తాం స్తం దేవి వృష్ణిపర్ణ్యగ్నిరేవానుదహన్మహి పరాజనేనాం ప్రణోద కణ్వాం జీవితయోవానాన తమాం దిరత్రగచనం దిరత్రవ్యాదో అదీజరం ఏహయంతు పశవో లేపరేజుర్వాజుర్జేషాం సహకారం జిజోషా త్వష్టాలేషాం లోకేనా నివేదాస్మిన్ తాం గోష్ఠే సవితాని యచ్చతు ఇమం గోష్ఠం పశవః సంశ్రవంతు బృహస్పతిరానానిత ప్రజానన్ శ్రీవాయిగ్రామేషామాజగ్ముషో అనుమతే నిగచ్చ స్వం సంశ్రవంతు పశవః సమశ్వాః సమపూరుషాః సంధాన్యస్య జాస్పాతిస్తం సావ్యేన విడాజుహోమి సంసిక్తామివాం క్షీరం సమాజ్యేన ఫలం రసం సంసిక్త అస్మాకం వీరా ధ్రువాగామయ గోపతౌ ఆహరామివాం క్షీరమాహారం ధాన్యామ్రసం ఆహృత అస్మాకం వీరా ఆపత్నీరమస్తకం నేక్షత్ర ప్రాదం జయాతి సహమానాభిభూరతి ప్రాశం ప్రతి ప్రాజోరంకణోషే సువర్ణస్వాన్వరవిందోకరస్వాశరన్నసా ప్రాశం ప్రతి ప్రాజోరంకణోషే ఇంద్రోహక్రేద్వాహావూరేద్యస్తరీతలే ప్రాశం ప్రతి ప్రాజోరంకణోషే ూరేభ్యస్తరీతలే ప్రాజం ప్రతి ప్రాజోరక్యరసాన్ కణ్వోషే తయాహం సత్రోంతరాక్షింద్రస్తారాభృకా ప్రాజం ప్రతి ప్రాజోరక్యరసాన్ కణ్వోషే రుద్రజరాఖండకర్మకృత ప్రాధం ప్రతి ప్రాజోయ్యరాన్ కణ్వోషే తస్య ప్రాధం పంజహియోనింద్రాభిదాసతి అధీనాశక్తిభిష్ప్రాశివాముత్తరం కృధి స్వభ్యమేవ జరిమన్వద్ధతామయం మేము మన్యే మృత్యవోహింసుతే మాతే పుత్రం ప్రమాణా ఉపస్తే మిత్రయేనం మిత్రియాత్వాసంహర మిత్రయేనం వరుణో వారిషాదా జరామృత్యుం కృణతాం సంవిధానౌ తదగ్నిర్హోతా వయునాని విద్వాన్ విశ్వాదేవానాం జనీమా విభక్తి త్వమీషే పశూనాం వార్ధీవానాం యే దాతా ఉత భార్యే జనిత్రాః మేమం ప్రాణోహాసేన్మోహ పానో మేమం మిత్రావధి ధర్మ అమిత్రాః జ్యోస్వాహ పితా పృథివీ మాతా జరామృత్యుం కృణతాం సంవిధానే యథాజీవాదీతే ఉపస్థే ప్రాణామానాభ్యాం వమిత శతం హిమా ఇమవద్నాయుషేవచ్చేనయ ప్రియం వేదో వరుణమిత్రరాజన్ మా దేవాస్మాదితే శర్మ గచ్చ విశ్వే దేవా జరదశ్చర్యసాసత్ పార్థివశ్చరసే దేవా భగశ్చ తంవోవలే ఆయుష్యమస్మాగ్నిస్మోర్యో వచ్చయా బృహస్పతి ఆయోరస్మై దేహి జాతమేదప్రయాంతరభిస్మై రాయస్వాగం సమితరాసోవాస్మై సరంజీవాది శరదస్తవాయం ఆశీర్నయోర్జముదసౌ ప్రజాస్తం దక్షం దత్తం ద్రవిణం భజేదసౌ జయం క్షేత్రాణి సహసారమిందరిం బాణో అన్యానధరాన్ సపత్నాన్ ఇంద్రేణ దత్తో వరుణేన శిత్రో వరుద్ధిరుగ్ర ప్రహీతో నాగన్ ఏషవాంజాృషి ఉపస్థేమాక్షోధన్మాజమస్మావూర్జస్వతీరత్తం పయో అస్మై పయస్వతీ ధత్తం ఊర్జమస్మై పృథివీ ఆధాతాం విశ్వే దేవా మరుత ఊర్జమావాహ శివాభిష్టే హృదయం దర్పయామ్యన దేవోమోనిష్టాస్వర్గా సవాసినో విబలాం మంధమేతమశ్వినో రూపం పాలిథాయ మాయా ఇంద్రేతాం సదయ విద్ధో అగ్రవోర్జాం సదామజరాం సాత ఏదాం ప్రజాత్మంజీవ శరద సువర్జామాధాసుస్రోద్భిడయస్తేరక్రన్ యథేదం భూమ్యాధికృణం వాతోమధాయతి ఏవామత్నామి తే మదోజసామాం కామిన్యసోజసామన్నాపజాసాః సంచేంద్రియాథో అశ్వినా కామినా సంచయమతరః సంభాం భగాథో అగ్మదసం చిత్తాని తమవ్రతాం యత్సువర్ణాని వక్షవో అనమీవాది వక్షవాః తత్ర వేగచ్చతాద్ధవం శల్యైనవర్మారయ్యథాః ఇదంతరం తత్వాజ్యం తదంతరం కన్యానాం విశ్వరూపాణాం మనోగృభాయౌషధే ఏయమ గణపతికా వాజనికా మోహమాగమం అశ్వకనిక్రదర్యథా భగే నాహం సహాగమం ఇంద్రస్య యామహీ హృడస్య మేర్విశ్వస్య వర్షణి ృషాఖల్వామివ దృష్టమృష్టమృషమో గురుమృషం అల్గండోన్సర్వాన్ శలుదాన్మేన్మకసాజం భజామసి అల్గండోన్హన్నిమ హావేన దూనాదూనారసాభువన్ శిష్టాన శిష్టాన్వితరామి వాచారిక్రిమీనాక్షిదాదై అన్వాంద్రం శిరణ్యా ఆవసోపాష్టేయం క్రిమిన్న అవస్తవం యద్భరం క్రిమిం వచసాయం భయామసి ఏ క్రిమయః పర్వతేషు వనేష్వోషధీషు పశుస్వత్వాంతః ఏ అస్మాకం సంభవామిదీషు సర్వం తంధ్రం మేదనీమక్రిమీణా ఉద్యన్నాదిత్యక్రిమీం హంతు నిమ్రోజం హంతు రశ్మిభిః ఏ అంతఃక్రిమ యోగవే విశ్వరూపం చతురక్షం క్రిమిం సారంగవద్యూనం శృణామ్యస్య వృష్టిరమిదృష్టామిగచ్చిరాః అత్రివద్దక్రిమయోహన్వికణ్వరవజ్రమదగ్నివద్ అగస్త్యస్య బ్రహ్మణా సంపీరక్ష్మ్యహం క్రిమీన్ హతో రాజా క్రిమీణాముతేషాం స్థపతిర్హత హతో హతమాతాక్రిమిర్హత భ్రాతా హతస్వాదా హతాసోస్య వేషసో హరాధ పరివేషదః అథో యే క్షుల్లరాజీవ సర్వే తే క్రిమయో హతాః ప్రదేశృణామి సింగేయాభ్యాహం విదురాజసి భిరజ్ఞీతే కుసుంభం యస్తే విషధానాః అక్షేభ్యాం తేనాసేవాభ్యాం కర్ణాభ్యాం చుబుకాదసి యక్ష్మం శీర్షణ్యం మస్తిష్కాద్యక్వాయ అవిలేహాయితే గ్రీవాభ్యస్తీరాభ్యోక్ష్మం దోషన్యా ఆంసాభ్యాం బాహుభ్యాం విదృహాయితే పరిక్రోక్ష్ణాభ్యాం యక్ష్మం మతస్నాభ్యాం గ్రీంహో యక్ష్ణస్తే విదృహామసి ఆంద్రేభ్యస్తే గుదాభ్యో వనిష్టో రుదరాది యక్ష్మం కుక్షిభ్యాం ప్లాసేర్నాభ్యా విదృహామితే ఊరుభ్యాం తే అష్టీవద్భ్యాం పాష్ణిభ్యాం ప్రపదాభ్యాం యక్ష్మం వసత్యాం శ్రోణిభ్యాం భాసదంభం సో విదృహామితే అస్తిభ్యస్తే మజ్జభ్యస్నాభ్యో ధమనిభ్యః యక్ష్మం ప్రాణిభ్యాంగులిభ్యో నఖేభ్యో విదృహామితే అంగే అంగే లోమ్ని లోమ్ని యస్తే పర్వాణి పర్వణి యక్ష్మం వదస్యంతే వయం కశ్చవస్తవీపదేహేణ వివృహామసి యజీషే పశుపతిః పశూనాం చతుష్పదాముతయోద్విపదాః నిష్ఠేతస్త యజ్ఞినం భాగమేతు రాజస్ఫోటా యజమానం దదంతాం ప్రముంచంతో భువనస్తరేతో గాతుం ధత్తయజమానాయ దేవాః ఉపాకృతం శతమానం యతస్థాః క్విజం దేవానామప్యేతుపాథాః యే వజ్రానమనుదీభ్యాన అన్వైక్షం దహమసా చక్షుషా చ అగ్నిష్టానగ్రే ప్రమోమోక్తు దేవో విశ్వకర్మా ప్రజనసంగరాణః యే గ్రామ్యా పశవో విశ్వరూపావిరూపా సంతో బహుదైక రూపాః వాయుష్టానగ్రే ప్రమోమోక్తు దేవ ప్రజనసంగరాణః ప్రజానంద ప్రతిగృహ్ణంతు పూర్వే ప్రాణమంగేభ్యః పర్యాచరంతం దివం గచ్చ ప్రతిష్టా శరీరే స్వర్గయ్యాహి పతిభిర్దేవః జానైః యే భక్షయంతో నవదూన్యానుసృజానగ్నజో అన్వతప్యంతధిష్ణ్యాః యాదేషామవజాదురిష్టిస్తిష్టిం నస్తాంగ్రిణద్విష్వకర్మా యజ్ఞపాతిమిషయజేన సాహుర్నిర్భక్తం రజానుతప్యమానం మథవ్యాన్ శ్లోకానపదాన్ ప్రదాదసన్ నష్టేభిస్తృజతు విశ్వకర్మా అధాన్యాన్ సోమావాన్ మన్యమానో యజ్ఞస్య విద్వాన్ సామనేన ధీరాః ఎదేనశ్చ గ్రవాన్ బద్ధరేషతం విశ్వకర్మంత్రముంచ స్వస్తయే ఘోరార్షజో నమో అస్తేభ్యశ్చక్షుర్యదేషాం మనసశ్చ సత్యం బృహస్పతయ మహిషద్యుమన్ నమో విశ్వకర్మన్ నమస్తే పాస్మాన్ యజ్ఞస్తి చక్షుముఖం వాచా శ్రోత్రేణ మనసా జుహోమి ఇమం యజ్ఞం వితరతం విశ్వకర్మణా దేవాయంతు సుమనస్యమానాః ఆరో అగ్నే సుమతిం సంభవలోకమే దివాం కుమారీం సహనో భగేన దుష్టావరేషు సమానేషు వల్గురోషం పత్యా సౌభాగమస్త్వస్యై సోమజుష్టం బ్రహ్మజుష్టమర్యం నాసంభృతం భరం ధాతుర్దేవస్య సత్యేన కృణోమి పతివేదనం ఇయమగ్నే నారీపతిం విదేష్టసో మోహిరాజా సుభగాం కృణోతి సువాహన పుత్రాన్ మహీ భవతి కర్తాపతిం సుభగా విరాజతు యథా కరో మరువం చారురేష ప్రియో మృగాణాం సుషదా బహూవ భగస్యజుష్టేయమస్తు నారీ సంప్రీయాపత్యాధజంతి భగస్య నామమారోహ పూర్ణమనోవదస్వతి అయోహప్రదారయోర ప్రతినామ్యాహ ఆక్రందయధనపదే భరమానసం కృణో సర్వం ప్రదక్షిణం కృణయోహర ప్రతినామ్యాహ ఇదం హిరణ్యం గుల్గుల్వయమోక్షోథో భగ ఏదే పతిభ్యస్వామనదు ప్రతికామాజవేత్రే ఆయేనయతు సవితానయతు పదర్యప్రతికామ్యాః త్వమస్యైధే హ్యోష దధే. ఓం ఇది ద్వితీయం కాండం సమాప్తం. ఓం అథ తృతీయం కాండం. అగ్నిర్నశ్వత్రోన్ ప్రత్యేతు విద్వాన్ ప్రతిదహన్ అభిషస్తి మరాదిం సదేనాం మోహయతు పరేషాం నిరహస్తాం శకునవజ్జాతవేదాః యూజముగ్రామరుదీర్షే స్థాభిప్రేతమృణదశహద్వం అమీమృణం వసవోనాధితా ఇమే అగ్న్యర్యేషాం దోత ప్రత్యేతు విద్వాన్ అమిత్రసేనా మాఘవన్నస్మాన్ శత్రుయజీమహి యుగంతానింద్రవృత్రహన్నగ్నిశ్చ దహతం ప్రతి ప్రసూరీంద్ర ప్రవతారిభ్యాం ప్రతే వజ్ర ప్రమృణన్నే దుశత్రూన్ జహి ప్రతీవో అనూజ పరాజో విశ్వక్ సత్యం కృణిమిత్తమేషాం ఇంద్రసేనాం మోహయా మిత్రాణాం అన్యేర్వాతశ్రద్ధ్రాజ్యాతాన్ విశూచో వినాశయ ఇంద్రసేనాం మోహయతు మరుతో ఘన్మోజసా చక్షుంషగ్నినా దత్తాం పునరేతు పరాజితా అగ్నిర్నో దూత ప్రత్యేతు విద్వాన్ ప్రతిదహన్ అభిషత్తి పరాజిం సచిత్తాని మోహయతు పరేషాం నిర్హస్తాం శకునవజ్జాతవేదాః అయమగ్నిరమోమహత్యాని చిత్తాని వో హృది దివోదత్తోక సప్రబోధమతు సర్వతః ఇంద్ర చిత్తాని మోహయన్ నర్వాహూత్యాచర అగ్నేర్వాతశ్రద్ధ్రాజ్యాతాం విశూచో వినాశయ వ్యాగూతయేషామితాథో చిత్తాని ముహ్యత అథోరిషద్దీషాం హృదిదేషాం పరిణిర్జహి అనీషాం చిత్తాని ప్రతిమోహయన్ దీర్ఘాణాంగాంగత్వే పరేహి అభిప్రేహిర్దహర్తులోకైర్గ్రాహ్యా మిత్రాం స్తమసా విద్యతున్ అసౌయాసేనా మరుతః పరేషామస్మానేత్యభ్యోజసా స్పర్ధమానా తాం విద్యరవ్రతేషామన్యో అన్యం న జానాత్ అజిత్కలత్వాయిగభూమదగ్నేవ్యజస్వరోదీవురుచి యుంజంతు త్వా మరుతో విశ్వమేదస ఆమున్నయమాసారాతహూయం దూరే చిక్షంత మరుషాదైంద్రమాచ్చాః వయంతు సఖ్యాయ విప్రం యద్గాయత్రీ బృహదీమకమస్మై నహోత్రామణ్యాధృషంత దేవాః అభ్యస్వా రాజావరుణోహ్వయతు సోమస్వాహ్వయతు పర్వతేభ్యః ఇంద్రస్వాహ్వయతు విభ్య ఆభ్యశ్యేనో భూత్వా విశాపదేమాః శేనో హవ్యన్న యత్వా పరస్మాదన్యక్షేత్రే అపరుద్ధం చరంతం అశ్వినాపంథాం కృణుతాం సుగంత ఇమం స జాత అభిసంవేశధ్వం వయంతు త్వా ప్రతిజానా ప్రతిమిత్రావృషద ఇంద్రాన్యే విశే దేవాస్తే విశిక్షేమ మదీధరన్ యస్తేహవం వివదత్వజాతో నశ్చే నిశ్యాః ఆహం చ మిర్రతం కృత్వా ధేవమిహావగమర ఆత్వాగన్వాష్టం సహవర్చసో దేహి ప్రాంశిషామృతేకాష్టం విరాజ సర్వాస్త్వా రాజన్ ప్రతిజోహ్వయం తో వసద్యో నమస్యో భవేహ తాం విశోర్ణతాం రాజ్యాయత్వామ్యా ప్రతిహర్తం చ దేవీః వష్మన్ రాష్ట్రస్య కవిశ్రయస్వతో నౌగ్రో విభజావసూని అక్షత్వాయం తు హవినస్త జాత అగ్నిర్దోతోః జిరస్సంచరాదై పుత్రుమనసో భవంతు బహుం పరిమృతి పశ్యాసా ఉగ్ర అశ్వినాత్వాగ్రే మిత్రావరుణో భావిష్ణే దేవా మరుతస్వాహ్వయంతు అథామనో వసుదేజాః జగణుష్పతతో ఉగ్రో విభజావసూని ఆ ప్రద్రవపరమస్యాః పరావతశివే దేవా పృథివీ ఉభేస్తా తదయం రాజా వరుణస్తాయ వత్స ఉపేదమేహి ఇంద్రేంద్రమనుష్యా పరే స్థావరుణే సంవిధాన స్వయమ వత్సే తదస్థే సదేవాన్యక్షత్సవు కల్పయాద్విషాః పత్యా రేవతేర్బహుధా విరూపాః సర్వాః సంగత్య వరీరస్తే అగ్రన్ తాస్త్వా సర్వాః సంవిధానాః క్వాయంతు దశమీ ముగ్రః సుమనాః వశేహ ఆయమాగన్ పన్న మణిర్బలీబలేన సపత్నాన్ ఓజో దేవానాం పయవోషధీనాం వచ్చ సామాజిన్వత్త ప్రజావన్ మరిక్షత్రం పర్ణమణే మజిధారయతాద్రయం అహం రాష్ట్రస్యాభీవర్గే రిజోహూయాసముత్తరమః యన్నే దసర్వనస్పతో గుహ్యం దేవా ప్రియం మణిం తమస్మభ్యం దాయూషా దేవా దదతు భర్త మే సోమస్య పర్ణస్థ ఉగ్రమాగంధీంద్రేణ దత్తవరుణేన శిష్టః తమ్ ప్రియాసం బహురోచమానో దీర్ఘాయుత్వాయ శరదారదార ఆమాహారుక్షర్ణమణిర్మహ్యాహారిష్టదాహారలే యథాహముత్తరోదాన్యర్యం న ఉత సంవిదాః యే దేవానోరథకారా కర్మా రాజేవ నేషిణాః ఉపస్థేన్వన్మహ్యంతం సర్వాంగన్వభితోచనాః ఏ రాజానో రాజకృత సూతాగ్రామణ్యశ్చరే ఉపస్థేన్ పర్ణమహ్యంతం సర్వాహం కృణ్వభితో జనాన్ పర్ణోదిరనో వానస్తయో నిర్వీరో వీరేణ మయా సంవత్సరస్య తేజసా తేన వృద్ధామి నామణే ఉమాన్ పుంస పరిజాతోష్ప్రక్రాదిరాజుషి సహం శత్రోన్మామకాన్యానహం దేష్మిజయచరాశ్వత్సరిశ్రేణే శత్రోన్మయి బాధదోధర ఇంద్రేణ వృత్రఘ్నామేదీమితేణ వరుణేన చాశ్వత్స నిరభణోంతర్మ హత్యేవాతాన్ సర్వాన్నిర్భంధి జానహం దేష్మిజయచరా యస్తః మానశ్చరీవరణ తేనాశ్వత్థత్వయా వయం సపత్నాం సహిణీమహి శినాద్వేనాన్నిర్గతిర్మత్యోః పాశేనవాక్యైః అశ్వత్థశత్రూన్మామకాన్యానహం దేష్మిజేతరాం యథాశ్వత్థవానస్పత్యానారోహన్ కృణోషేధరాన్ ఏవా మే శత్రోర్మోర్ధానం విష్పద్భిందీసహస్రజా తే ధరాం చ ప్రప్లవంతాం చిన్నానౌరేమబంధనాత్ నవే బాధ ప్రాణుత్తానాం పునరస్తి నివర్తనం ప్రేణాం నుదే మనసా ప్రచిత్తేనోత బ్రహ్మణా ప్రేణాం వృక్షస్య శాఖనాశ్వత్థస్య నుదామహే హరిణస్య లఘుష్య దోధీశీర్ణేభేషజం సక్షే త్రిజం విషాణజా విషుచీనమీన అనుత్వా హరిణో విషాః బద్ధిశ్చతుర్భిరక్రమీర్ విషాణే విష్య గుష్పిదం యదస్య క్షేత్రిజం హృది అదో యద వరోచతే చతుష్పక్షమివచ్చని తేనాదే సర్వం క్షేత్రిజమంగేభ్యో నాశజామసి అమూయే దివి సుధగే విచృతౌ నామతారగే విక్షేత్రియస్య ముంచతామధమం వాసముత్తమం ఆపయిద్వావూభేషజీరాపో అమీవజాతనీ ఆపో విశ్వస్య భేషజీ స్వాముంచంతు క్షేత్రియాత్ యథా సులే క్రియమాణాయా క్షేత్రియం దావ్యానశే వేదాహంతస్య భేషజం క్షేత్రియం నాజయామిత్తత్ అపారే నక్షత్రాణామవభాసౌషదా భూత అపాస్మత్సర్వం దుర్భూతమపక్షేత్రియముచ్చదు ఆయాతు మిత్రకల్పమానస్తం వేషయం పృథివీముస్త్రియాభి అసాస్మభ్యం వరుణో వాయురగ్నిర్బృహద్రాష్ట్రం సంవేష్యం దధాతు ధాతారాజిస్త వితేదంజూషంతామింద్రస్తష్టా ప్రతిహర్యంతు మేవచాః భువే దేవీమదేతిం శూరపుత్రాం సజాతానాం మధ్యమేష్ఠాయథాధారి భువే సోమం సవితారన్నమోభిర్విష్ణానాదిత్యాం అహముత్తరత్వే అయమగ్నిర్దీజాయద్దీర్ఘమేవ సజాతే నిద్ధా ప్రతిప్రవర్ధి విహేద సాధన పరోగ పాఠేర్యో పుష్టపదర్వాదత్ అస్మే కామానవ కామినేర్విశ్వే వో దేవా ఉపసంయంతు సంభోమనాం శ్రీమరామానోదీర్ణమామతి అమీరేమిమ్రతాస్తనతాం నస్తన్నమయామసి అహం గర్భ్రామి మనసామనాం శ్రీమమ చిత్తమను చిత్తభిరేత మమ వచే శోదయానివక్రణామి మాయాతమనోవర్త్మానయేత కష్టపస్య విషభస్యద్యోష్పితా పృథివీ మాతా యథాభిచక్రదే వాస్తథాపకృణుతా పునః అశ్లేష్మాణోధారణ్యం తథా తన్మనోరాకృతం కృణామి మధ్యవిష్కం సంముష్కా బర్హోగవాహావివ విషంగే సోత్రే కృగానందడాబద్ధంతి వేదతాః శ్రవస్యుం సుష్మం కామవం వద్ధిం కృణువంతు బంధురాః ఏనాశ్రవస్య వశ్చరథ దేవాయీ వాసురభాజయాః శునాం కపిరీమదూషణో బంధురాకా భవస్య చ దుష్టే హిత్వా భత్స్యామి దూషయిష్యామి కామవం ఉదారవోరథాయవ శపథే విస్తరిష్యత ఏకశతం విష్కంధాని విక్షీతా పృథివీమను తేషాం త్వామగ్ర ఉజ్జహర్మణిం విష్కంధయ దూషణం ప్రథమాహవ్యో వా సదా ధేనురభవజ్జనే సానప్పయస్వదీరుహముత్తరామత్తరాం సమాం యాం దేవా ప్రతినందంతి రాత్రిం ధేనుమోపాజనే సంవత్సరస్య యావత్మే సానోస్తు సుమంగళే సంవత్సరస్య ప్రతిమాయ్యాం ద్వారాద్యువాస్మహే స్వానాయుష్మదేం ప్రజాం రాజస్మోషే రథం సృజ ఇయమేవ సారా ప్రథమాం యౌచ్ఛదాస్మితరాజదరతి ప్రవిష్టా మహాంతో అస్యాం మహిమానో అంతర్వధోర్జీగాయనవరగజ్జనిత్రే వానస్పత్యా గ్రామాణో ఘోషమక్రత హవిష్కృణ్వంతః పరివత్సరీణం ఏకాశ్రగేతు ప్రజలస్సు వీరాజం స్యాహమపతజోరవీణాస్పదం కృతవత్సరీ సర్వం జాతవేద ప్రతిహవ్యాగ్రీభాయ ఏ గ్రామ్యాః పశవో విశ్వరూపాస్తేషాం దత్తానాం మహిరంతీరస్తు ఆమాః పుష్టే చమోషే రాత్రి దేవానాం సుమహతౌ స్యామ పూర్ణాదర్వే పరావసూర్ణా పునరాపరత సర్వాన్ యజ్ఞాన్ సంభుంజతీషమూర్జన్నాభర ఆయమగన్ సంవత్సర పతిరేకాష్టకేతవ సారాయుష్మదీం ప్రజాం రాజస్పోషే రథం సృజ ఋతోంజయజీరార్తవానుధాయనాన్ సమాః సంవత్సరాం మాసాన్ భూతస్య పతయే ఋతుభ్యష్ట్వార్తవేభ్యో మాధ్యస్తం వత్సరేభ్యః ధాత్రే విధాత్రే సమృధే భూతస్య పతయే ఇడజాజుర్వతో వయం దేవాం ఘృతవతాయే గృహానరుభ్యతో వయం సంవిక్షేమోపకోపదః ఏకాష్టకా తపసా తప్యమానాజానగర్భం మహిమానమిందం తేన దేవామ్యసహంత శత్రూన్ హంతాదస్యో నామ భవక్షకీపతిః ఇంద్రపుత్రే సోమపుత్రే దుహితాది ప్రజాపతే కామాస్మాకం పూరయ ప్రతిగృహ్ణాహి నో హరిః